శక్తిపాత 46వది. దేవకృపతోనే వారికి జ్ఞానోదయం కలుగుతుందని ప్రజలు అనుకుంటారు. అసలు విషయం అది కాదు. మా గురుగారు ఇలా చెప్పారు, మానవుడు వీలైన హృదయపూర్వక ప్రయత్నాలు జరపాలి. పూర్తిగా ఇసిపోయాక అత్యున్నత దైవభావ స్థితిలో ఆత్మనాదం చేస్తాడు. అతను తాదాప్యం చెందుతాడు. అది దైవకృప. కృప అన్నది నువ్వు నిష్ఠతో హృదయపూర్వకంగా జరిపిన ప్రయత్న ఫలితంగా నువ్వు అందుకున్న ఫలం. శిష్యుడు ఎంతో కాలం క్రమశిక్షణతోనూ కఠోర నియమాలతోనూ ఆధ్యాత్మిక సాధనతోనూ గడిపితేనే శక్తిపాత వీలవుతుంది. ఎంతోమందికి శక్తిపాత అందడం నాకు సంశయం కలిగిస్తుంది. శిష్యుడు సంసిద్ధుడుగా ఉన్నప్పుడు గురువు కనిపించి సరైన ఉపదేశం ఇస్తారనడం నిజమే. ఎప్పుడు విద్యార్థి తన సాధన నిష్ఠతో సత్యసంధతతో హృదయపూర్వకంగా జరుపుతాడో అప్పుడు గురువు సూక్ష్మాతి సూక్ష్మ అడ్డంకులను తొలగించి వేస్తారు. క్రమశిక్షణపై నమ్మకం లేని వారు జ్ఞానోదయాన్ని అభిషించకూడదు. వారికి కావలసినంత మాత్రాన ఏ గురువు కూడా వారికి అది ఎవ్వరు ఇవ్వలేరు. జ్ఞానోదయ అనుభవం గురువు శిష్యులిద్దరి హృదయపూర్వక ప్రయత్నంలో వస్తుంది. అది ఇంకొక విధంగా చెప్పుకుందాం. నీ యొక్క బాధ్యతను నువ్వు చాచక్యంతో సంపూర్ణ హృదయంతో నిర్వర్తించినప్పుడు నువ్వు చేసిన పనికి ఫలితాలను చక్కగా అందుకుంటావు. చేయవలసిన పని పూర్తయినప్పుడు దైవానుగ్రహం అందుతుంది. గురువు ద్వారా అందే దైవానుగ్రహమే శక్తిపాత్ర.